197 లకుకేశ్వరి సం ధా లకులేశ్వరి యుకు పృథివ్యు పలక్షిత జగత్ లియతే అస్మినితి కులం మాయోపాధిక చైతన్యం ప్రళయాధిష్టానం యత్ప్రయం త్యభినం విసంతి ఇతి శ్రుతేః లీయమానం కులం లకులం నిరుపాధిక మిత్యర్థః తచ్చ సా తథా అథవా లకులం స్థాన విశేష స్వాధిష్టానం మణిపురకం వా తస్యేశ్వరి విష్ణురుద్రాత్మీ కేత్యర్థః భూతసృష్టి శ్రుతా పృథివ్యా ఉతస్య తస్య పరమాత్మని లయశ్రవణాత్ సదాయతనాః సత్ప్రతిష్ఠితా ఇతి తస్యేశ్వరి విభూతివి శేషో వా ఓం లకులేశ్వర్యే నమః ఆం వి కుశబ్దము చేత ఉపలక్ష్మితమగు జగత్తు దీని యందు లయమగుచున్నదిగాన కులమని ఎందుకు? కులమనగా మాయోపాధిక చైతన్యము ప్రళయమున కధిష్టాన మణిభావము యత్ప్రయం త్యభిసంవిశంతి దేనిని పొందుచున్నారో దేని యందు లయమగుచున్నారో అది బ్రహ్మయని శృతివచనము వలన కులమనగా మాయోపాధిక చైతన్యమని స్పష్టమగును. లీయమానమైన కులములకుల మనబడును అనగా నిరుపాధిక శుద్ధ చైతన్యమని యర్థము. నిరుపాధిక చైతన్యస్వరూపిణి ఈశ్వర్యు గావున పరదేవత లకులేశ్వరి యను నామముతో ప్రసిద్ధము. అథవా లకులమనగా స్వాధిష్టాన మణిపూరక నామక స్థాన విశేషము. స్వాధిష్టాన మణిపూరకములకు ఈశ్వరిగాన లకులేశ్వరి విష్ణు రుద్రాత్మికయని భావము. శంకర గ్రంథరత్నావళి భూతసృష్టి ప్రతిపాదక శృతి యందు వృథివి జలమునదు జలము అగ్నియందు అగ్ని పరమాత్మయందు లయము చెందుట శ్రూయమాణమగుచున్నది. సదాయతనాః సత్ప్రతిష్ఠితాః సర్వభూతములు సత్పదార్థమైన ఆయతనముగా స్థానముగా గలని సద్రూప బ్రహ్మయందే ప్రతిష్ఠితములు అని చెప్పబడినది. ఆ బ్రహ్మ యొక్క విభూతి విశేష మగుటం జేసియు పరమేశ్వరికి లకులేశ్వరి యను నామము స్వరసమేయని తెలియవలేను. బ్రహ్మయే శ్లో లబలబ్ధమానా లబ్ధరసా లబ్ధసంపత్సమున్నతి హ్రీంకారిణి హ్రీంకారాద్య హ్రీం మధ్య హ్రీం శిఖామణ్యః 3 8